1-4-3 కామేసి సం ధా కామేసి కామానాం భోగ్య పదార్థానాం యథా దృష్టం ఈప్తే పేరేతితి తథా ఓం కామేసే నమ్మ. వి కామములను అనగా భోగ్య పదార్థములను ప్రస్తుతము అనుభవనీయములుగా ఉన్నవి యున్నటులుగా ప్రేరేపించునది లేక శాసించునది గావున పరాశక్తి కామేసి ఎనుచు భక్తలకు ధ్యాతవ్య ఎగుచున్నది. శంకర గ్రంథ రత్నావళి.